అథ ఏకోనవింశోధ్యాయః ఓం ఇమగ్గస్తనమూర్జస్వంతం ధయావాం ప్రవీణమగ్నే శరీరస్య మధ్యే ఉత్సంజుషస్వ సతధారమర్వన్ సముద్రియగ్నే సదా నమావీశస్వ ఘృతం మీ వీక్షే ఘృతమస్య యోనిర్ఘృతే శ్రుతో ఘృతం వస్య ధామ అనుష్వధమావాహమాదయస్వ స్వాహాఘృతం వృషభవక్షి హవ్యం సముద్రాదూన్మిన్మధూమాదారతుపాగ్నేషు నాసమామృతత్వమానట్ ఘృతస్య నామ గుహ్యం యదస్తి జిహ్వా దేవానామృతస్య నాభీః వయం నామ ప్రగ్రావామాఘృతస్యాస్మిన్ యజ్ఞే ధారయామానమోభిః ఉప బ్రహ్మాశ్రేణ వచ్చస్య మానం చతుశృంగోవమేద్గౌరయేతత్ చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్ ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభో రవీతి మహో దేవో మత్యాం ఆవీవేశ త్రిధా హితం పణిభిర్గృహ్యమానం గవీ దేవాసో ఘృతమన్వవిందన్ ఇంద్రయేకగ్నేసూర్యయేకం జజానవేనాదేకగ్గస్వధయానిష్టతక్షుః ఏతా అర్షంతి హృద్యాత్ సముద్రాత్ సతౌరాజారిపుణానావచక్షే ఘృతస్య ధారా అభిచాకశీమిరణ్యయో వేదసో మధ్య ఆసాం సమ్యక్ శ్రావంతి సరితో నధేనా అంతర్హృదా మనసా పూయమానాః ఏతే అర్షంత్యోర్మయో ఘృతస్య మృగాయీవ క్షిపణోరీషమాణాః సింధోరివ ప్రాధ్వనేసో ఘనాసో వాత ప్రమీయః పతయంతి జహ్వాః ఘృతస్య ధారా అరుషోణ బాజీకాష్ఠా భిందన్నోర్మిభిన్వమానః అభిప్రావంత సమానే వయోషా కళ్యాణ్యస్మయమానాసో అగ్నిం ఘృతస్య ధారా సమిధో న సంతతాజూషానో హర్యతి జాతవేదాః కన్యాయివ వహతు మే తవాగు అంజన్ జానా అభిచాకశీమి యత్ర సోమః సూయతే యత్ర యజ్ఞో ఘృతస్య ధారా అభితత్వవంతే అభ్యర్షత సుష్టుతిం గౌజ మాజిమస్మాసు భద్రాద్రవీణాని దత్తా ఇమై యజ్ఞన్నయత దేవతా నో ఘృతస్య ధారా మధుమత్వవంతే ధావంతే విశ్వం భువనమధిశ్రుతమంతః సముద్రే హృద్యంతరాయూషీ అపామనీకే సమిథేయ ఆభ్రేతస్తమస్యామధూమంతం తపూర్మిం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయాతిశ్చ మే ప్రసీతిశ్చ మే భీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శ్రుతిశ్చ మే జ్యోతిశ్చ మే స్వశ్చ మే యజ్ఞేన కల్పంతాం ప్రాణశ్చ మే బాణశ్చ మే వ్యానశ్చ మే సూచ మే చిత్తం చ మాధీతం చ మే వాక్ చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే బలం చ మే యజ్ఞేన కల్పంతాం ఓజశ్చ మే సహశ్చ మ ఆత్మా చ మే తనూశ్చ మే

తుర్యవాచ్చ మే తుర్యౌహీ చ మే యజ్ఞేన కల్పంతాం. పష్ఠవాచ్చ మే పష్ఠౌహీ చ మబుక్షా చ మే వసా చ మే. ఋషభశ్చ మే వేహశ్చ మే నడ్వాగ్రశ్చ మే ధేనుశ్చ మే యజ్ఞేన కల్పంతాం. వాజాయ స్వాహ అప్రసవాయ స్వాహ అభిజాయ స్వాహ క్రతవే స్వాహ వసవే స్వాహ అహత్పతయే స్వాహ అన్నే ముగ్ధాయ స్వాహ ముగ్ధాయ వైనగ్సినాయ స్వాహ వినగ్సినాయనాయ స్వాహాంత్యాయ భువనాయ స్వాహ భువనస్య పతయే స్వాహాధిపతయే స్వాహ అప్రజాపతయే స్వాహ. ఇయంతేరాన్ మిత్రాయ జంతాసి యమనః ఊర్జేత్వా వృష్టేయత్వా ప్రజానాం త్వాధిపత్యాయ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగ్రశ్రోత్రయజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం ఆత్మా యజ్ఞేన కల్పతాం పృష్ఠం యజ్ఞేన కల్పతాం బ్రహ్మ యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం జ్యోతిర్యజ్ఞేన కల్పతాగ్రస్వర్యజ్ఞేన కల్పతాం సోమశ్చ యజుశ్చ రిక్షసామ చ బృహచ్చ రథం తరం చ స్వద్దేవా అగన్మామృతా అభూమ ప్రజావదే ప్రజా అభూమ వేట్ స్వాహా. ఓం ఇతి ఏకోనవింశోఽధ్యాయః. అథ వింశోధ్యాయః. ఓం వాయస్య ను ప్రసవే మాతరం మహీమతిథిం నామవచ సాకరామహే. యస్యామిదం విశ్వం భువనమావివేశ తస్యాన్నో దేవః సవితా ధర్మా సావిషక్. విశ్వే అద్య మరుతో విశ్వ ఊతీశ్వే భవంత్వగ్నయః సమిద్ధాః. విశ్వే నో దేవా అవసాగమంతు విశ్వమస్తుద్రవీణం వాజో అస్మే. వాజో నః సప్త ప్రతిశశ్చతస్రో వా పరావతాః. వాజో నో విశ్వైర్దేవైర్ధన సాత ఇహావతు. వాజో నో అద్య ప్రసూవాతిదానం వాజో దేవా ఋతుభిః కల్పయాతి. వాజో హి మా సర్వవీరం చకార సర్వా ఆసా వాజపతిర్భవేయమ్. వాజః పురస్తాదుతమధ్యతో నో వాజో దేవాన్హవిషావర్ధయాతి. వాజో హి మా సర్వవీరం చకార విశ్వా ఆసా వాజపతిర్జయేయమ్. సమ్మా సృజామిపయసా పృథివ్యాః సమ్మా సృజాం యద్భిరోషధీభిః. సోహం వాజగ్సేయమగ్నే పయః పృథివ్యాం పయవోషధీషు పయో దివ్యంతరిక్షే పయోధాః. పయస్వతేః ప్రదిశః సంతు మహ్యం. దేవస్య త్వా సవితుః ప్రసవేష్నోర్బాహుభ్యాం ఊష్ణాహస్తాభ్యాం. సరస్వత్యే వాచో యంతర్యంత్రేణాగ్నేః సామ్రాజ్యేనాభిషించామి. ఋతాషాల్ృతధామాగ్నిర్గంధర్వః తస్యౌషధయోప్సరసో ముదో నామ సనాజిదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా సగ్గహితో విశ్వసామాసూర్యో గంధర్వః తస్య మరీచయోప్సరస ఆయువో నామ సనాజిదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా సుషుమ్నః సూర్యరశ్మిశ్చంద్రమా గంధర్వః తస్య నక్షత్రాణ్యప్సరసో భేకురయో నామ సనాజిదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా ఇషిరో విశ్వవ్యచావాతో గంధర్వః తస్యాపో అప్సరసమూర్జో నామ సనాజిదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా భుజుస్సుపర్ణో యజ్ఞో గంధర్వః తస్య దక్షిణా అప్సరసస్థావా నామ సనాజిదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా ప్రజాపతిర్విశ్వకం మామనో గంధర్వః తస్య రిక్సామాన్యప్సరసయేష్టయో నామ సనాజిదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా వాక్తాభ్య స్వాహా స్వనో భువనస్య పతే ప్రజాపతేయస్య తదుపరి గృహాయస్య దేహ అస్మై బ్రహ్మణేస్మై క్షత్రాయ మహిషర్మ యక్ష స్వాహా సముద్రోసి నభస్వానార్ద్రదాన శంభోర్మయో భూరభిమావాహి స్వాహా మారుతోసి మరుతాంగణః శంభోర్మయో భూరభిమావాహి స్వాహా అవస్యోరసి దువస్వాం శంభోర్మయో భూరభిమావాహి స్వాహా యాస్తే అగ్నే సూర్యేరుచో దివమా తన్వంతి రశ్మిభిః తాభిర్నో అద్య సర్వాభిరుచే జనాయనస్కృతి యావో దేవాః సూర్యేరుచో గోష్వస్వేషు యారుచాః నింద్రాగ్నీతాభిః సర్వాభిరుచన్నో దత్త బృహస్పతే ఋచన్నో దేహి బ్రాహ్మణేషు రుచగ్రాజాశునస్కృతి ఋచం విశ్వేషు శూద్రేషు మయీ దేహి రుచారుచం తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాసాస్తే యజమానో హవిద్భిః అహేళమానో వరుణేహ బోధ్యురుసగ్గే సమానాయ ప్రమోషీ స్వర్ణఘన్మస్వాహా స్వర్ణార్కస్వాహా స్వర్ణశుక్రస్వాహా స్వర్ణజ్యోతిస్వాహా స్వర్ణసూర్యస్వాహా అగ్నీయోలజ్మిసవసాఘృతేన దివ్యగ్రేసుపర్ణం వయసా బృహంతం తేనాగమేమ బ్రధ్నశ్చాష్టపగ్రస్వోరుహాణా అధినాకాముత్తమం ఇమౌ తే పక్షా అజరూపతత్రిణోయాభ్యాగ్నిరక్షాగ్రస్య పహగ్రస్యగ్నే భ్యాం పదేమ సుకృతాములోకయత్ర ఋషయో జగ్మ ప్రాథమజా పురాణా ఇందర్దక్షస్యేన ఋతా బాహిరణ్యపక్షస్య గుణో భూరణ్యుః మహాన్ సధస్తే ధ్రువ ఆనిషత్తో నమస్తే అత్తు మామాహిగ్నసీ దివో మూర్ధాసి పృథివ్యానాభిరోర్గపామోషధీనా విశ్వాయుశ్వర్మ సప్రథానమస్పథే విశ్వస్య మూర్ధన్నధీతిష్ఠసి శ్రుతస్స ముద్రేతే హృదయమప్స్వాయురపో దత్తో దధిం భిన్తా దివస్పర్జన్యాదంతరిక్షాత్ పృథివ్యాస్తతో నో వృష్ట్యా వా ఇష్టో యజ్ఞో భృగోభిరాశీయర్దావసుభిః తస్యాన ఇష్టస్య ప్రీతస్య ద్రవీణేహాగమే ఇష్టో అగ్నిరాహూతత్విపత్తున ఇష్టగ్నే హవిః స్వగేదం దేవేభ్యో నమః ఇదాపూతా సమసుశ్రోద్ధృతో వామనసో వా సంభృతం చక్షుషో వా తదను ప్రేత సుకృతా ఆములోకం యత్ర ఋషయో జగ్మ ప్రాథమజా పురాణా ఏతజ్ఞసాధస్థ పరీతే దామియమావహాచ్చేవధిం జాతవేదా అన్వాగంతయజ్ఞపాతిర్వో అత్రతగ్గస్మా జానీత పరమే వ్యోమన్ ఏతం జానాథ పరమే వ్యోమన్ దేవాసధస్థాయుధరూపమస్య యదాగచ్చాత్పతివృద్దేవయానీరిష్టా పూర్తే కృణవథా విరస్మై ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృహిత్తమిష్టా పూర్తే సగ్నే శ్రీజేథామయం చ అస్మిన్ సధస్థే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవాజమానశ్చ సీదతా ఏన వహసి సహస్రం యేన అగ్నే సర్వవేదసం తేనే మై యజ్ఞన్నో నయస్వద్దేవేషు గంతవే ప్రస్తరేణ పరిధినా అశ్రుజా వేద్యా చ బర్హిషా రిచే మై యజ్ఞన్నో నయస్వద్దేవేషు గంతవే యద్ధత్తం యత్పారాదానం యత్పూర్తం యాశ్చ దక్షిణా తదగ్నిర్వైస్వకర్మణస్వద్దేవేషు నో దధత్ యత్ర ధారా అనాపేతామధోర్ఘృతస్య చయాః తదగ్నిర్వైస్వకర్మణస్వద్దేవేషు నో దధత్ ఏ అగ్నయః పాంచజన్యా అస్యాం పృథివ్యామధి తేషామసిత్తమత్తమ ప్రణో జీవాత వేసు వాత్ర అత్యాయసవాసే కృతనాశాఖ్యాయ ఇంద్రత్వర్తయామసి సహదానం పురోత క్షియంతమహస్తమింద్రసంపేణకునారు అభివృత్రం వర్ధమానం పియారుమపాదమింద్రతపసా జగ్రంథ పిలాయింద్రమృధో జహినీ చాయచ్చమృతన్యత యో అస్మాభిదా సత్యధారంగమజాతమాః మృగో న భీమః కూచరో గీరిష్ఠాః పరావత ఆజగ్రంథ పరస్యాః సృగగ్గే సగ్గే సాయ పవిమింద్రతిగ్గం విశత్రోంతాల్హిమృహోనుదస్వ వైశ్వా నరోణూతయ ఆప్రయాతు పరావతాః అగ్నిర్న సృష్టుతీరుప పృష్టో దివి పృష్టో అగ్ని పృథివ్యాం పృష్టో విశ్వావోషధీరావీలేశా వైశ్వా నరస్ సహసా పృష్టో అగ్నిస్వనోదివాసరిషస్వాధునక్తం అస్యామతం కామామగ్నేతవోతీ అస్యామరయిగ్నేరయివ సువీరం అస్యామవాజమభివాజయంతోస్యామద్యుమ్నమాజరాజరంతే వయంతే అద్యరాజిమాహి కామాముత్తానహస్తానమాసోపసద్య యజిష్ఠేన మనసా యక్షి దేవానస్రేధతామన్మానా విప్రో అగ్నే ధామచ్చదగ్నిరింద్రో బ్రహ్మా దేవో బృహస్పతిః సచేతసో విశ్వే దేవా యజ్ఞం ప్రావంతు నస్యుధే వయ్యావిష్ఠదాశుషో నృగ్గః పాహి శృణుధీ గిరాః రక్షాతోకముతత్మనా. వింశోధ్యాయః. అథ ఏకవింశోధ్యాయః. ఓం స్వాద్యంతాస్వాదునా తీవ్రాం తీవ్రేణామృతామృతేన మధుమతీం మధుమతాసృజామి సగ్నే సోమేన సోమోస్యస్మిభ్యాం వచ్చస్వ సరస్వత్యై వచ్చస్వేంద్రాయ సుత్రాంనే వచ్చస్వ పరీతోషించతాసుతగ్ని సోమోయవుత్తమగ్ని హవిః దధన్వాయో నర్యో అప్స్వంతరా సుషావసోమమద్రీభిః వాయో పూత పవిత్రేణ ప్రాం సోమో అతిద్రుతః ఇంద్రస్య యుజ్యః సఖా వాయో పూత పవిత్రేణ ప్రత్యం సోమో అతిద్రుతః ఇంద్రస్య యుజ్యః సఖా పునాతీతే పరిశ్రుతగ్నే సోమగ్నే సూర్యస్య దుహితా వారేణ శశ్వతాతనా బ్రహ్మక్షత్రం పావతే తేజ ఇంద్రియజ్ఞే సురాజా సోమస్సుత ఆసూతోమదాయ శుక్రేణ దేవదేవత అప్పివృద్ధిరసేనాన్నయ్యజమానాయ ధేహి కుబిరంగయవమంతోయవంచిద్యథాదాంత్యానుపూర్వం వియూజ ఇహేహైషాం కృణహి భోజనాని యే బర్హిషో నమ భుక్తిన్న జగ్ముః ఉపయామగృహీతోస్యస్మిభ్యాం పాసరస్వత్యేంద్రాయత్వా సుత్రాంనే ఏష తేజోనిస్తేజసేత్వా వీర్యాయత్వా బలాయత్వా నానాహివాం దేవహీతగ్నే సతస్కృతం మాసగ్నే శిక్షాథాం పరమే వ్యోమన్ సురాత్వమసి సుష్మిణీ సోమ ఏష మామాహిగ్నసీ స్వాయ్యోనిమా విశంతీ ఉభయామగృహీతోస్యాస్మినం తేజః సారస్వతం వీర్యామయింద్రం బలం ఏష తేజో నిర్మోదాయత్వానందాయత్వా మహాసేత్వా తేజోసి తేజోమయీ దేహి వీర్యమసి వీర్యం మయీ దేహి బలమసి బలం మయీ దేహ్యోజోస్యోజోమయీ దేహి మన్యురాసి మన్యుం మయీ దేహి సహోసి సహోమయీ దేహి వ్యాఘ్రం విశూచికో భౌరుకం చ రక్షతి శేనం పాదత్రిణగ్సిగ్గ్రహగ్గేమం పాత్వగ్గ్రహసః ఇలాపిపేష మాతరం పుత్ర ప్రమోదితోధయన్ ఏతత్తదగ్నే అనృణోభవామ్యహతౌ పితరో మయా సంపృచస్థసం మా భద్రేణ పృంక్త విపృచస్థ విమా పాపేణ పృంక్త దేవాయజ్ఞమాతన్వత భేషజం విషజాస్వినా వాచా సరస్వతీ భిషగింద్రాయేంద్రియాణి దధాతః ఈక్షాయీ రూపజ్ఞే దృష్ట్వాణి ప్రాయణీయస్యతోక్మాని క్రయస్య రూపగ్నే సోమస్య లాజాస్సో మాగ్నేశవో మధు ఆతిథ్యరూపం మాసారం మహావీరస్య నగ్నహూః రూపమోపసదా మేతత్తిస్రో రాత్రీసురాసూత సోమస్య రూపం క్రీతస్య పరిశ్రుత్పరీషిచ్యతే అస్మిభ్యాం దుగ్ధం వేషజమింద్రాయీంద్రగ్నే సరస్వత్యా ఆసన్యే రూపగ్నేరాజా సంధ్యైవేద్యై కుంభీసూరాధానీ అంతర ఉత్తర వేద్యా రూపం కారోతరోభిషక్ వేద్యా వేది సమాప్యతే బర్హిషా బర్హిరింద్రియం యూపేన యూప ఆప్యతే ప్రణీతో అగ్నిరగ్నినా హవిర్ధానయ్యదశ్వినాగ్నేర్ధయ్యత్సరస్వతీ ఇంద్రాయీంద్రగ్నే సదస్కృతం పత్నీశాలంగార్హవత్యః ప్రైషేభిః ప్రైషానా అప్నోత్యా ప్రీభిరాప్రీయర్యజ్ఞస్య ప్రయాజేభిరనుయాజాన్వాషట్కారేభిరాహూతీః పశుభిక్ పశూనా అప్నోతి పురోళాశైర్హవీగ్రశ్యా ఛందోవిస్సావిధేనీయర్యాజ్యాభిర్వషట్కారాన్ ధానాకారంభః సక్తావః పరీవాపః పయోదధి సోమస్య రూపగ్నే హవిష ఆమిక్షావాజీనం మధు ధానానాగ్నే రూపం కువాలం పరీవాపస్య గోధూమాః సక్తూనాగ్నే రూపం వదారముపవాకాః కరంభస్య పయసో రూపం యజ్ఞవా దధ్నో రూపం కర్కంధూని సోమస్య రూపం వాజీనగ్నే సౌమ్యస్య రూపమామిక్షా ఆశ్రా భయేతి స్తోత్రియా అప్రత్యాశ్రావో అనురూపః యజేతి ధాయ్యా రూపం ప్రగాథాయే యజామహా అర్ధర్జైరుక్తానా అగ్నే రూపం వదైరా అప్నోతి నివిదాః ప్రణవై శస్త్రాణా అగ్నే రూపం పయసా సోమ ఆప్యతే అస్మిభ్యాం ప్రాతస్స వరమింద్రేణైంద్రం మాధ్యం దినం వైశ్వదేవగ్నే సరస్వత్యా తృతీయమాప్తగ్నే సవానం వాయవ్యైర్వాయవ్యా అన్యాప్నోతి సతేన ద్రోణకలసం కుంభీభ్యామం భృణౌ సుతే స్థాళీభిస్థాళీరా అప్నోతి యజుర్భిరాప్యంతే గ్రహాగ్రహై స్తోమాశ్చ విష్టూతీః ఛందోభిరుక్తా శస్త్రాణి సాంనావభృత ఆప్యతే ఇలాభిద్భక్షానా అప్నోతి సూక్తవాకేనాశిషాః సంయునా ఆపత్నీ సంయాజాన్ సమిష్టయజుషా సగ్రస్థాన్ వ్రతేన దీక్షామా అప్నోతి దీక్షయా అప్నోతి దక్షిణాం దక్షిణా శ్రద్ధామా అప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే ఏతావద్రూపం యజ్ఞస్వయద్దేవైర్బ్రహ్మణా కృతం తదేతత్సర్వమాప్నోతి యజ్ఞే సోత్రామణీసుతే సురావంతం వర్హిషదగ్నే సువీరై యజ్ఞగ్నేహింవంతి మహిషా నమోభిః దధానా సోమం దివి దేవతా సుమదేవేంద్రం యజమానా స్వర్గాః యస్తే రసస్సంభృతవోషధీషు సోమస్య సూక్ష్మసురయా సుతస్య తేన జింద్వయజమానం వదేన సరస్వతీమస్మినా ఇంద్రామగ్నిం యమస్మినానముచేరాసురాదధి సరస్వత్యసూనోదింద్రియాయ ఇమంతగ్ శుక్రం మధూమంతమిందుగ్ సోమగ్రాజానమిహ భక్షయామి యదత్రారిక్తగ్రసిన సుతస్య యదింద్రో అపి గచ్చచీభిః అహం తదస్య మనసా శివేన సోమగ్రాజానమిహ భక్షయామి పితృభ్యస్వధాయిభ్యస్వధా నమః పితామహేభ్యస్వధాయిభ్యస్వధా నమః ప్రపీతామహేభ్యస్వధాయిభ్యస్వధా నమః అక్షన్ పితరోమీ మదంత పితరోతీ తృపంత పితరాః పితారసుంధ్వం పునంతో మా పితర సోమ్యాస పునంతో మా పితామహాపునంత ప్రపీతామహాః పవిత్రేణ సతాయూషా పునంతో మా పితామహాపునంత ప్రపీతామహాః పవిత్రేణ సతాయూషా విశ్వమాయుర్వ్యశ్నవై అగ్న ఆయోగ్షిపవస ఆసువోర్జమిషన్ ఆరేవాధస్మధుచ్చునా పునంతో మా దేవజనా పునంతు మనసాధియా పునంతు విశ్వా భూతాని జాతా వేద పునీహిమా పవిత్రేణ పునీహిమా శుక్రేణ దేవదీర్ఘ్యాత్ అగ్నేక్రత్వాక్రతూర్గరను యత్తే పవిత్రమచ్చిష్యగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునాతు మా పవామానస్సో అద్యనః పవిత్రేణ విచర్షణిః యః పోతాస పూనాతు మా ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ మాం పూనీహి విశ్వతాః వైష్ణదేవీ పూనతి దేవ్యాగాద్యస్యామి మా బహ్వస్తన్వో వీతపృష్ఠాః తయామదం ప్రస్తధమాదేషు భయగ్రస్యామపతయోరయీణాం యే సమానాః సమానసః పితరోయమరాధ్యే తేషాల్లోకస్వధానమో యజ్ఞో దేవేషు కల్పతాం ఏసమానాః సమానసో జీవా జీవేషు మామకాః తేషాగ్రశ్రీయర్మయీ కల్పతామస్మిల్లోకే సతగ్నే సమాః ద్వే శృతీ ఆశ్రణవం పితృణామహం దేవానామృతమర్త్యానాం తాభ్యామిదం విశ్వమే దత్సమేతి యదం తరా పితరం మాతరం చ ఇతగ్నే హవిః ప్రజననం మే అస్తు దశ వీరగ్నే సర్వాగణగ్రస్వస్తయే ఆత్మసని ప్రజాసని వసుసని లోకసన్యాభయసని అగ్ని ప్రజాం బాహులాం మే కరోత్వన్నం పయోరేతో అస్మాసు ధత్తా.